181 లకారాఖ్య సం భా లకారాఖ్య లకారిక్త మూలమంత్ర ఆఖ్యా వాచక శబ్ద యస్యాః సా తథా లకారస్య శక్రబీజస్య నార్థః సేంద్రః ఇతి శ్రుతేః లకారయు తస్య మాయబీజస్య వా స్తబ్ధమాయేత్యర్థః. ఓం లకారాఖ్యాయే నమః. ఆం వి ల బీజయుక్తమైన పంచదశీ మంత్రము వాచక శబ్దముగా గలదిగాన శ్రీ మహాత్రిపుర సుందరి లకారాఖ్యాయని స్తుతింపబడుచున్నది. ఇంద్ర బీజమైన లకారము యొక్క వాచ్యార్థముగాన పరమేశ్వరి లకారాఖ్య ఎనబడును. సేంద్రహ ఎనుశ్రుతి నలన ఆ బ్రహ్మయే ఇంద్రుడని తెలియును. లకారవాచ్యుడైన ఇంద్రుడే బ్రహ్మ యగుట వలన పరబ్రహ్మాభిన్న యగు పరమేశ్వరి లకారవాచ్యార్థయైన ఇంద్రాభిన్న స్వరూపిణి ఎని గ్రహింపనలయును. లకారయుకమైన మాయాబీజము ప్లీం యొక్క వాచ్యార్థ మగుటం జేసియు దేవి లకారాఖ్య స్తబ్దమాయని భావము. ఈల బీజము పంచదశి మహామంత్రము నందలి ద్వితీయ కుటస్థ పంచమ వర్ణము అని తెలియనగును.